లేజర్ పుస్తకం 8వ భాగం. అయితే ఒక ప్రత్యేక మేజర్ ఒక ప్రత్యేక శక్తి గల ఫోటాన్లనే గుర్తుపట్టగలదు. అయితే రకరకాల మేజర్లని త్వరలో నిర్మాణం చేశారు. కొన్నిటిలో వాయువులు వాడారు, మరికొన్నిటిలో ఘనపదార్థాలను వాడారు. ఆ విధంగా రకరకాల తరంగ దీర్ఘ్యాలు గల మైక్రో తరంగాలని వివిధ మేజర్లను ఉపయోగించి గుర్తించడానికి వీలయ్యింది. మరో విషయం ఏమిటంటే, మేజర్ నుండి వెలువడే మైక్రో తరంగ పుంజాలు సంఘటితంగా ఉంటాయి. ఎంతో దూరాలు ప్రయాణించినా వ్యాపించవు. అలాంటి మైక్రో తరంగ పుంజాన్ని సరైన దిశలో సారిస్తే వీనస్ గ్రహం వరకు కూడా పెద్దగా వ్యాపించకుండా ప్రయాణించగలదు. వీనస్ నుండి పరావర్తనం చెంది భూమికి తిరిగి వచ్చిన ఆ మైక్రో తరంగ ప్రతిధ్వనిని సులభంగా గుర్తించవచ్చు. మైక్రో తరంగాలు కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. మనకి కాంతి వేగం ఎంతో ఖచ్చితంగా తెలుసు. పుంజం వెలువడ్డ తరుణం నుంచి ప్రతిధ్వని భూమిని చేరిన తరుణానికి మధ్య వీనస్ని చేరి తిరిగొచ్చిన కాలం అన్నమాట. ఆ కాల వ్యవధిని బట్టి మైక్రో తరంగాలు వీనస్ని ఢీకొన్న తరుణంలో భూమి నుండి వీనస్ ఎంత దూరంలో ఉందో చెప్పవచ్చు. నిజానికి అంతరిక్షంలో దూరాలని అంచనా వేయడానికి ఈ మైక్రో తరంగ పుంజాలు శ్రేష్టమైన సాధనాలు. వీటి సహాయంతో శాస్త్రవేత్తలు గ్రహ కక్షల గురించి చాలా ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టారు. వీనస్ మీద దట్టమైన మేఘపు పొర గ్రహపు ఉపరితలాన్ని ఎల్లవేళలా కప్పి ఉంచుతుంది. ఎంత శ్రేష్టమైన దూరదర్శనను వాడినా ఆ మేఘపు పొరని చొచ్చుకొని అవతల ఏముందో చూడటానికి సాధ్యం కాదు. అందుచేత ఆ మబ్బుల మాటున వీనస్ యొక్క ఘన ఉపరితలం ఎలా ఉంటుందో ఇటీవల కాలం వరకు మనకు తెలియదు. అసలు వీనస్ ఏ దిశలో ఎంత వేగంతో పరిభ్రమిస్తుందో కూడా చెప్పలేకపోయేవాళ్ళం. మైక్రో తరంగాలు వీనస్ మబ్బుదెరని ఛేదించుకుని రాతి నేలను చేరగలవు. అక్కడి నుండి పరావర్తనం చెంది తిరిగి మబ్బుదెరను దాటి భూమిని చేరగలవు. మేజర్ నుండి వెలువడ్డ పుంజం ఏకవర్ణకం, అంటే అందులో ఫోటాన్లన్నీ ఒకే తరంగ దీర్ఘ్యం కలవన్నమాట. వీనస్ ఉపరితలం నునుపుగా నిశ్చలంగా ఉంటే పరావర్తనం చెంది తిరిగి వచ్చిన ప్రతిధ్వనిలో తరంగ దీర్ఘ్యంలో ఏ మార్పు ఉండదు. అలా కాకుండా గ్రహం పరిభ్రమిస్తున్నా ఉపరితలం కదులుతున్నా తిరిగి వచ్చిన పుంజం తరంగ దీర్ఘ్యంలో మార్పు ఉంటుంది. వేగం ఎంత ఎక్కువగా ఉంటే మార్పు అంత ఎక్కువగా ఉంటుంది. 1962లో మైక్రో తరంగ ప్రతిధ్వనులను పరిశీలించి వీనస్ పరిభ్రమణం తీరు గురించి వేగం గురించి శాస్త్రవేత్తలు ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టగలిగారు. అలాంటి సమాచారం అంతవరకు ఎవరికీ తెలియదు. అలాగే వీనస్ ఉపరితలం అంతా మిట్టపల్లాలుగా కొండలతో అగాధాలతో నిండి ఉంటే మైక్రో తరంగ ప్రతిధ్వనిలో ఆ మార్పులు వ్యక్తం అవుతాయి. అలాంటి మైక్రో తరంగ ప్రతిధ్వనులతో వీనస్ ఉపరితలం యొక్క రూపురేఖల గురించి ఎంతో సమాచారాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. 1978లో ఒక ప్రోబ్ని వీనస్ కక్షలోకి పంపించారు. ఆ ప్రోబ్ మైక్రో తరంగ ప్రతిధ్వనుల సహాయంతో వీనస్ ఉపరితలాన్ని క్షుణ్ణంగా మ్యాప్ చేసింది. మైక్రో తరంగాలని వీనస్ కన్నా దూరాలకు పంపిన సందర్భాలు ఉన్నాయి. మెర్కురీ, మార్స్, సూర్యుడు, జూపిటర్ ఇలా ఎన్నో లక్ష్యాల వద్దకి మైక్రో తరంగాలని పంపించారు. 1989లో టైటాన్ ఉపగ్రహం నుండి పరావర్తనం చెంది తిరిగొచ్చిన మైక్రో తరంగ ప్రతిధ్వనులను కనుక్కోగలిగారు. ఈ టైటాన్ సాటర్న్ గ్రహానికి చెందిన ఓ పెద్ద ఉపగ్రహం. భూమి నుండి వీనస్ దూరం కన్నా భూమి నుండి టైటాన్ దూరం 35 రెట్లు ఎక్కువ. వాతావరణం ఉన్న ఏకైక ఉపగ్రహం టైటాన్. దాని వాతావరణం ఎంత దట్టంగా అగమ్యగోచరంగా ఉంటుందంటే ప్రోబ్ కూడా పెద్దగా సమాచారాన్ని రాబట్టలేకపోయింది.